నల్లబిలాలు పుస్తకం 9వ భాగం. 1960ల ఆరంభంలోనే ఈ రేడియో తరంగాలు అతి వేగంగా క్షీణిస్తూ వృద్ధి చెందుతూ ఉండగలవని ఖగోళ శాస్త్రవేత్తలకి అర్థమయ్యింది. రేడియో టెలిస్కోపులు మార్పులను గుర్తించే వేగం కన్నా ఎక్స్రే ధారలలో వచ్చే వేగం ఎక్కువగా అనిపించింది. 1970లో ఆంటోనీ హెవిష్ అనే బ్రిటిష్ ఖగోళ శాస్త్రవేత్త ఆ అతివేగమైన మార్పులు గుర్తించగల ప్రత్యేక రేడియో టెలిస్కోపుని తయారు చేశాడు. 1967 జులై కల్లా ఆ పరికరం పని ప్రారంభించింది. నెల తిరిగేలోగా హెవిష్ విద్యార్థుల్లో ఒకరైన జోస్లిన్ బెల్ చిన్న చిన్న ఎక్స్రే కిరణ ప్రస్ఫోటనాలని గుర్తుపట్టసాగింది. ఒక్కొక్క కిరణ స్పందన సెకనులో కేవలం 20వ వంతు మాత్రమే ఉండేవి. ఖచ్చితంగా 1.33731009 సెకన్లకి ఒకసారి ఖచ్చితంగా వచ్చేవి. వాటి వ్యవధిలో పౌనఃపున్యంలో కోట్ల కోట్ల వంతు వైవిధ్యం కూడా ఉండదు. హెవిష్ బెల్ ఇద్దరూ కలిసి వినిమీధులని శ్రద్ధగా కలయిజూశారు. వేగంగా రేడియో స్పందనలు పుట్టే ప్రదేశాలు అటువంటివే మరి మూడింటిని కనుక్కున్నారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆవర్తన కాలం ఉంటుంది. ఇలాంటి స్పందనలని పుట్టిస్తున్న వస్తువులు ఏమిటో ఎవరికీ అర్థం కాలేదు. కనుక వాటికి ఊరికే స్పందన తారలు అనగా పల్సేటింగ్ స్టార్స్ అని పేరు పెట్టారు. ఆ పేరునే చిన్నది చేసి పల్సార్స్ అని మార్చారు. ఇతర ఖగోళ శాస్త్రవేత్తలు కూడా మరిన్ని పల్సార్లు కనుక్కున్నారు. 10 ఏళ్లలో 100 పల్సార్లు కనుక్కున్నారు. మన గెలాక్సీలో అలాంటివి మొత్తం 100,000 ఉంటాయేమో. అన్నిటికన్నా తక్కువ ఆవర్తన కాలం ఉన్న పల్సార్ ఒకటి క్రాబ్ నెబ్యులాలో కనుగొనబడింది. 0.33309 ఒకసారి స్పందనలు వచ్చేవి. అంటే సెకనుకి 30వ వంతు కాలంలో ఒకసారి అన్నమాట. ఆస్ట్రియాకు చెందిన ఖగోళ శాస్త్రవేత్త థామస్ గోల్డ్ ఈ విషయం గురించి ఆలోచించాడు. అలాంటి స్పందనలని పుట్టించాలంటే అంతరిక్షంలో ఏదో వస్తువు అత్యంత వేగంగా క్రమబద్ధంగా మారుతూ ఉండి ఉండాలి. బహుశా 2 వస్తువులు ఒకదాని చుట్టూ ఒకటి వేగంగా పరిభ్రమిస్తూ ఉండవచ్చు, లేదా ఒకే వస్తువు దాని అక్షం చుట్టూ అది పరిభ్రమిస్తూ ఉండవచ్చు, లేదా ఒకే వస్తువు క్రమబద్ధంగా సంకోచిస్తూ వ్యాకోచిస్తూ ఉండవచ్చు. కానీ ఒక సమస్య ఉంది. కోట్ల కోట్ల కిలోమీటర్ల దూరం నుండి వచ్చే తరంగాలను గుర్తించగలుగుతున్నాం. అంటే ఆ తరంగాల్ని పుట్టించే వస్తువు తారల భారమైనదే అయ్యుంటుంది. కానీ మామూలు తారలు అంత వేగంగా కదలలేవు. తారలు సెకనుకు ఒకసారి ఒకదాని చుట్టూ ఒకటి తిరగలేవు, లేదా సెకనుకు ఒకసారి వ్యాకోచించి సంకోచించలేవు, లేదా సెకనుకు ఒకసారి తమ చుట్టూ తాము పరిభ్రమించలేవు. అంత పెద్ద తార అంత వేగంగా కదిలితే ఆ ధాటికి చిన్న భిన్నం అవుతుంది. అంత వేగంగా కదలగలగాలంటే ఆ వస్తువు తారకన్నా చాలా చిన్నదై ఉండాలి. తారకన్నా చాలా బలమైన గురుత్వాకర్షణ దానిని కుదురుగా ఉంచాలి. తెల్ల మరుగుజ్జు తారలు కూడా మరీ అంత చిన్నవి కావు. వాటి గురుత్వాకర్షణ మరీ అంత ఎక్కువ కాదు.